కస్పీదేకాకీ చ రతికవుస్విజ్జాయతే పునః ఇగ్గస్విద్ధిమస్య భేషజం కిం వావపానం మహత్ సూర్యేకాకీ చ రతిచంద్రమాః జాయతే పునః అగ్నిమస్య భేషజం భూమిరావపానం మహత్ కిగ్గస్మిత్సూర్యాసమంజోదిత్యుగ్గేషముద్రసామభ్యేతరాః పృచ్చామిత్తాచితయే దేవసఖయలిత్వమత్రమనసా జగంథా యేషు విష్మస్త్రిషు పదే విశ్వేష్ప్రస్తేషు విశ్వంభువనమావీవేశా అపితేషు త్రిషు పదేష్వస్మియేషు విశ్వంభువనమావివేశ సద్యః పర్యేని పృథివీముతద్యామేకేనాంగేన దివో అస్య పృష్టం కేష్ంత పురుష ఆవీవేశకాంతఃపురుషే అద్వీతాని ఏత్రహ్మన్వల్హామసిగ్గస్న్న ప్రతివోచాస్ పంచస్వంతఃపురుష ఆవీవేశకాంతఃపురుషే అద్వీతాని ఏత్ర ప్రతిమన్వానో అస్మిన మాయయాభవస్యుక్తోమత్ కాస్వీదాసీయత్పూర్వచిత్విగ్గస్వీదాసీయద్బృహద్వయాస్వీదాసీయత్రిలాకాస్వీదాసీయత్రిసంగిలా ద్యోరా ఆసీయత్పూర్వచిత్రిరస్వాసీయద్బృహద్వయాః అవీదాసీయత్రిలాత్రీదాసీయత్రిసంగిలా కాయీవరేసంగిలా కాయీం కురుసంగిలా కయీ మాస్కంగీ పంథాం విసత్పతి పజాలే విసంగిలా స్వామిత్కూరుసంగిలా సత ఆస్కందమర్షత్యి పంథాం విసత్పతి కత్య విష్టా కత్యక్షరాని కతి హోమాసతి ఘాతమిద్ధ యజ్ఞస్యత్పాదిదథా పృచ్చమత్రగతి హోతారరతిశోయజంతి షడస్య విష్టా శతమక్షరా అన్యశీతిర్హోమాస్తమిహోహతిస్రః యజ్ఞస్య తే విదథా ప్రబ్రవీమి సప్త హోతారరతిశోయజంతి కో అస్య వేదభువనస్య నాభింకోద్యావా పృథివీ అంతరిక్షం ప్రస్తూర్య వేద బృహతో జనిత్రంకో వేదచంద్రమా సంయతో వేదాహమస్య భువనస్య నాభిం వేదద్యావా పృథివీ అంతరిక్షం వేదసూర్య బృహతో జనిత్రమసో వేదచంద్రమా సంయతో పృచ్చామిత్వా పరమంతం పృథివ్యా పృచ్చామి యత్ర భువనస్య నాభీః పృచ్చామిత్వాష్ణశ్వేత పృచ్చామీ వాచ పరమం వ్యోమ ఇయం వేది పరో అంతఃపృథివ్యా అయ్యోభువనస్య నాభీః అయజ్ఞే సోమో విష్ణోశ్వేతో బ్రహ్మాయం వాచ పరమం వ్యోమ శుభోస్తాయోన్వన్మహత్యర్ణవే దేహ గర్భాయతో జాత ప్రజాపతి హోతాయక్ష ప్రజాపతి సోమస్మహిన్న నిషతాం పిబాసోమగ్ఞ హోతర్యజ ప్రజాపతేనత్తదేతాన్యో విశ్వా రూపాణి పరితాబూవ యక్తామాస్తేజుమస్తన్నో అస్సు వయజ్ఞామపతయోరయీనా ఇది పంచవింశోధ్యాయః అథ షడ్వింశోధ్యాయః ఓం అస్వస్తో పరోగో మృగస్తే ప్రాజావత్యా కృష్ణగ్రీవ ఆజ్ఞేయోరరాజే పురస్తాత్ సారస్వతీ మే శ్యభస్తాద్ధం వో ఆస్తినా అధోరా ఆమో బాహ్వోస్తో మాష్మశ్యామో నాభ్యాగ్నేహోర్యజామౌ శ్వేతశ్చ కృష్ణశ్చ పార్శ్వయోః ద్వాష్ట్రోలో మతసఖ్యో సఖ్యోర్వాయం యేత పుచ్చ ఇంద్రాయ స్వపస్యాయ దేహ వైరిష్ణవో వామన రోహితో ధూమ్రరోహిత కర్కంధోరోహితస్తే రోమ్యాభ్రుగారుణబభ్రుస్తుకాభ్రుస్తే వారుణా శితిరంధ్రోన్యతశితిరంధ్రస్త మంత్రశీతిరంధ్రస్తే వాత్రాశీతి బాహురంగతశితి బాహుస్త మంత్రశీతి బాహుస్తే వారిహస్పత్యా ప్రషాతీయ క్షుద్ర ప్రేషతీయ స్థూల ప్రేషతీ తామైత్రావరణ్యా శుద్ధవాలశుద్ధవాలోమనివాలస్త ఆశ్విలా శ్వేతశ్వేతాక్షోర్ణస్తే రుద్రాయ పశుపతయే కన్నాయామా అవలిప్తారోద్రానభో రూపాః పార్జన్యాః విష్ణుస్తిరస్తేనా విష్ణిరోద్ధవృష్ణిస్తే మా ఆరుతా పల్వోల్లోహితోర్ణేపాలక్షీతారస్తత్యాః లీహాకర్ణశుంఠాకర్ణోహ్యాలోహకర్ణస్తే పాష్ట్రాః కృష్ణగ్రీవశ్యతి కక్షోంజితక్షస్త ఐంద్రాజ్ఞాః కృష్ణాంజిదల్పాంజం మహాంజిస్తూషస్యాహ శిల్పాయోహిణ్యశ్చో వాచే విజ్ఞాత సరోపాధాత్రే వర్తతల్యో దేవానాం పత్నేభ్య కృష్ణగ్రీవా ఆజ్ఞేయాశ్రీ విభ్రమో వసూనాద్రోహీతారుద్రానాం శ్వేతావరోకిణ ఆదిత్యానాభో రూపాజన్యా ఉన్నతరేషభో వా మనస్త ఐంద్రావైష్ణవాతీతి బాహుశ్చీతి పృష్టస్త ఐంద్రాహృహస్పత్యా సుఖరూపాజినా కల్మాషా ఆజ్ఞమారుతాశ్యామాష్ణా ఏతాయ్రాజ్ఞాగ్నిరూపాగ్నిరోమీయా వామన నిద్రాహ ఆజ్ఞావైష్ణవా వశామైత్రావరణ్యోన్యతాయేన్యో మైత్ర్యా కృష్ణగ్రీవాజ్ఞేయాభ్రవస్తోన్యాేతావాయ్యాజ్ఞాతా అదిత్యై సర్వోపాధాత్రేవ్రతవ్యో దేవానాం పత్నేభ్య కృష్ణభూమా ధూమ్రా అంతరిక్షా విహంతో దివ్యా సబలా వైద్యుతాస్తిధ్మాస్తారకా ధూమ్రాంబసంతాయ లభతేతాన్ గ్రీష్మాయ కృష్ణాన్ వర్షాభ్యో అరుణాన్ క్షరదే ృషాదోహేమంతాయ విసంగాయ చవాలోకాయత్రీవంచావయత్ృష్టుభేరిత్యవాహో జగత్యై త్రివత్నష్టుభే దుర్యవాహ ఉష్ణిహే పష్టవాహో విరాజ వృక్షానో బృహత్యాషభాకుభే అనగ్వాహ పంపే ధేనవోతిఛందసే కృష్ణగ్రీవాజ్ఞేయాభ్రవస్తోమ్యాపద్వస్తామిత్రవస్తర్యస్తారస్వత్యమాష్ణా కృష్ణయో మారుతాహుదూపాదేవాసాద్యా వా పృథివీయా ఉత్తరా ఏతా అయ్యంద్రాజ్ఞా కృష్ణా వాజునా కృష్ణయో మారుతాయాస్తూ పరా అగ్నయేనీకవతే ప్రథమజానాలభతే మరుభ్యస్తాంతమనేభ్యస్త వాక్యాన్ మరుభ్యో గృహమేధిభ్యో బష్ీహాన్ మరుభ్యక్రేలిభ్యస్తృష్టాన్ మరుభ్యస్వతావద్భ్యో నృష్టాన్ ఉక్తాస్తాయేతా అయ్యంద్రాజ్ఞా ప్రాసంగామాహేంద్రావాముద్రూపామయ్యుష్కన్మణా ధూమ్రావృణీకాత పితృణాగ్రే సోమవతాభ్రవో ధూమ్రణీకాత పితృణాంబర్హిషదాం కృష్ణావృణీకాత పితృణామగ్నిష్ాత్రానాం కృష్ణాకృషంతస్త్రయ్యం బకా ఉక్తాస్తాయేతాస్నాధీరీయా శ్వేతవాయవ్యాశ్వేతౌర్యా వసంతాయ కపింజలాభతే గ్రీష్మాయ కలలింకాన్ వర్షాభ్యక్తిలేం శరదేవత్తికా హేమంతాయ కటాంచిశీరాయ వికాకరాయ సముద్రాయ శిశుమారానాభతే పద్యన్యాయ మండూకానభ్యో మత్స్యా మిత్రాయ పులీపయాన్వరుణాయ నాక్రాన్ సోమాయ హగ్నేదానాభతే వాయవే బలాకా ఇంద్రాగ్నిభ్యాం కృంచా మిత్రాయ మద్గోన్వరుణాయ చక్రవాకాన్ అగ్నయే కుటరోనాభతే వనస్పతిభ్యవులోకానగ్నే సోమాభ్యాం చాషాన్ అశ్విభ్యాం మయూరాన్ మిత్రవరోణాభ్యాం కవోతాన్ సోమాయ లవానాభతే పుష్ట్రే కౌలికాన్ గోషాదీయేవానాం పత్నేభ్య కులీకాలేవజామిభ్యోగ్నయే గృహపాదయే వాష్ణాన్ అన్నే పారవసానాలభతే రాత్రీసి చాపూరహోరాత్రయో సంభిభ్యో జతూ మాయేభ్యో రాత్రోహాంతం వత్సరాయ మహతస్సు పన్నాన్ భూమ్యా ఆకూనాలభతేంతరిక్షాయ పాంత్రాన్ వివేకసాన్ దిభ్యో నాకులాంబ్రూకాలవాంతరదిశాభ్యశుభ్యరిశ్యానాభతే రుద్రేభ్యోదులోనాదిత్యేభ్యోన్యంకూన్ విశ్వేభ్యో దేవేభ్యపృషతాన్ సాధ్యేభ్యకులుంగాన్ ఈశానాయ పరస్వతాలభతే మిత్రాయ గౌరాన్ వరుణాయ మహిషాన్ బృహస్పతయే గవయాగ్రస్త్రవుష్ట్రాన్ ప్రజాపాతయే పురుషాన్ హస్తినాలభతే వాచే పృషీన్ చక్షుషే మశకాన్ శ్రోత్రాయ భృంగా ప్రజాపాతయే చ వాయవే జగో భృగో వరుణాయో మేషో యమాయ కృష్ణో మనుష్యరాజాయ మత్కటా శాద్దూలాయ రోహిషమాయ గవయే క్షిక్షేనాయ వత్తి కామీలం గోక్రిమి సముద్రాయ శిశుమారో హిమవతే హస్తి మయుప్రాజాపత్యవులోహలిక్ష్ణోషదగ్నే సత్యే ధాత్రే దిశాం కంకోధుంషాగ్నేయీ కలవింకో లోహితాహి పుష్కర సాదస్తాష్ట్రావాచే కృంచా సోమాయ కులుంగారణ్యోజోన కులస్సకాతే భోష్ణా ప్రోష్టామాజోరింద్రస్త గౌరమృగ అల్పిదోన్యంకుటస్తేనోమత్యే ప్రతిశ్రుత్రాయీచక్రవాక సౌరీ బలాకా సాగ్రశ్రే జయశ్రయాంద్రగస్తే మయ్యప్రాస్తరస్వత్యే సారి పురుషవాక్వామిద్భౌమీ శ్రాద్దోలోకృదా స్వస్తే మన్యవే సరస్వతే సుఖ పురుషవాక్ సుపర్మస్వార్జన్య ఆచర్వాసో దర్వీ దాతే వాయవే బృహస్వతే వాచస్వతే వైంకాతో లజ అంతరిక్ష లవో మద్గర్మత్యేన జీవతలే అద్యావా పృథివీయ కూర్మ పురుషమృగశ్చంద్రమసో గోధా కాళ కాళాఘాటస్ మనస్వరీనాత్రోహ్యేసో వాతస్క్రోమకారులేపయస్ గోపాలస్ హృయై శల్యక ఏన్నో మండో గోమూషీకాదిత్యే సత్పానాశ్విన కృష్ణారాత్రీ వృక్షో చతుర్స్తుషలీకాతీతరజనాహ కా వైష్ణవీ అన్యవాపోర్ధమాసనామృశ్యో మయూరస్సుపన్నస్తేగం సర్వానామపాముద్రో మాసాం కశ్యపాః రోహిత్పుణాచీ గోదత్తీ కాతేరప్సరతాం నృత్యవేషితః వర్షాభూర్వేతూనామాకు పశో మాంఫాళస్ేణాం పరాయాజగరో వసూనాం కపింజాల కపోటవులో కశస్తేనిర్వృత్తే వరుణాయారణ్యో మేషిత్రాదిత్యానాృణీవాన్వాధ్వేనసస్తే మ్యా అరణ్యాయ త్రిమరోరుద్ర వయ కుటర్ోహస్తే వాజినా కామాయపిక ఖడ్గో వైశ్వదేవస్వా కృష్ణ కర్ణగద్దవస్తరక్షస్తే రక్షసామింద్రాయ సూపర సిగ్నేహో మహారుతక్రే కళాసక్తిపకాశకు నిశ్చేసారౌ్యాయీ విశ్వేషాం దేవానాం వృషత షడ్వింశోధ్యాయ అథ సప్తవింశోధ్యాయ ఓం సాదం దద్ధిరవకాంతమూలైరమృతం వస్వైరస్తేగాంతగ్రాభ్యాసరస్వత్యా అగ్రజిహ్వం జిహ్వాయా ఉత్సాదం అవక్రందేన కాలువాజగ్రహణభ్యావ ఆస్యేన వృషణమాండాభ్యా ఆదిత్యాశ్మశ్రోభిపంథానం భ్రోభ్యాం వ్యావృథివీవత్తో అభ్యాం విద్యుదం గమీనాభ్యాం శుక్లాయ స్వాహా కృష్ణాయ స్వాహా వార్యాని పక్ష్మాణ్యవార్యాయిక్షవో వార్యాని పక్ష్మాణి వార్యాయిక్షవాః వాతం ప్రాణేన పానేన నాసికే ఉపజామవధేనోష్ఠేన సదుత్తరేణ ప్రకాశేనాంతరమనుకాశేన వాచ్యం నివేష్మం మూర్ధ్నాస్తన యత్నం వ్యపాదేనాసనిం మస్తిష్కేన విద్యుదం కమీలకాభ్యాం కర్ణాభ్యాగ్రశ్రోత్రగ్రశ్రోత్రాభ్యాం కర్ణౌదేదనీమాధరకంఠేనాపస్తుష్టకంఠేన చిత్తం మన్యాభిః అదీర్ఘీరత్నాన్యజ్జలియేన శీర్ష్ణాసం క్రోశయ్య ప్రాణాంగేష్మానగ్రస్వేన మసకాంకేశైరం రగ్రస్వసావహే బృహస్పతిజ్ఞేనకనిషాదేన కూర్మాన్ సపైరాక్రమణగ్రస్థూరాభ్యాక్షలాభిక్రమింజలాన్ జవంజంగాభ్యామద్వానం బాహుభ్యాంగేనాన్యమగ్నిమాచిభ్యాం పూషణం దోద్భ్యామస్మినాభ్యేనాభ్యాజ్ఞరుద్రజ్ఞరోరాభ్యాం అగ్నే పక్షజర్వాయోన్యపక్షతిరింద్రస్య తృతీయా పాం చతుర్థీ అదిత్యే పంచమీం ధాన్యే షష్ఠీ మరుత అగ్నే సప్తమీ బృహస్పతే రష్టమీ అర్యం నో నవమీ ధాతమీంద్రస్కాదశీ వరుణస్య ద్వాదశీ నమస్య త్రయోదశీ ఇంద్రాజ్ఞా పక్షతి సరస్వతీ వివక్షతం మిత్రస్య తృతీయా సోమస్య చతుర్థీ నిర్వృత్తే మంచం యజ్ఞే సోమాయో షష్ఠీ సత్వానాగ్నే సప్తమీ విష్ణోరష్టమీ ఓష్ణో నవమీ ప్రష్టదశమీంద్రస్యైకాదశీ వరుణస్య ద్వాదశీ యమ్మే త్రయోదశీ యావా పృథివ్యోద్దక్షిణం పార్శ్వం విశ్వేషాం దేవానాముత్తరం మరుతాగ్రస్కంధాస్వేషాం దేవానాం ప్రథమాదీకారుద్రాణాం ద్వితీయా ఆదిత్యానాం తృతీయా వాయో పుచ్చమగ్నేషో మాయోర్వాసదౌ పుంజోశ్రోణిభ్యామింద్రా బృహస్పతీ భూరుభ్యాం మిత్రవరుణాల్కాభ్యామాత్రవాణగస్థూరాభ్యాం బలం పుష్టాభ్యాం పూషణం వనిష్ణునాం భాగీం స్థూలహృదయా సత్పాంగులాభిర్నిహృత ఆంత్రేరపోవస్తినాశనుమాండాభ్యాం పాలీనగ్రేన ప్రజాగ్రేతాన్విచ్చేన ప్రజలాన్ వాయునా సూష్మాక్షాకపిండై ఇంద్రస్య ప్రోలోదిత్యై వాజస్యం దిశాం జత్రవోదిత్యై భసత్ జీమూతాన్ హృదయౌ వచేనాంతరిక్షం పురీతతా నభావుదర్యేన చక్రవాకోమతస్నాభ్యాం వివం వృక్కాభ్యాం గిరీయన్నాశిభిః ఉపాలాన్ గిరీయన్నావల్మీకాన్ గోమభిర్గ్లోభిర్గుల్మాన్ హిరాభిశ్రవంతీః సదాం కుక్షిభ్యాగ్నేసముద్రముదరేణ వైస్వానరం హస్తానా విధిర్నాభ్యాఘృతజ్ఞరసేనాపోయోష్ణామరీచీర్విప్రభ్యర్నేహారమోష్మనాసీనం గతజా ప్రష్వాశ్రోభిరాదుమేయోషేకాభిరస్నారక్షాజ్ఞిత్రాణ్యంగైయక్షత్రాణి రూపేణ పృథివీయం ప్రజాజుంబకాయ స్వాహా హిరణ్యగర్భస్ సమావత్తగ్రే భూతస్య జాతపతిరేక ఆసీత్ తదాధారపృథివీం జాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమ యప్రాణతో నైవిషతో మహిత్వైకలిద్రా జాతకతో బభూవ ీతే అస్యద్విపదశ్చతుష్పద కస్మై దేవాయ హవిషా విధేమ యేమేమవంతో మహిత్వాముద్రజ్ఞరసయా సహాహు యేమా ప్రదిశో బాహూ కస్మై దేవాయ హవిషా విధేమ య ఆత్మదావాదాయ విశ్వ ఉపాసతే ప్రశిషయ్య దేవాయామృత మృత్యు కస్మై దేవాయ హవిషా విధేమ ఆనో భద్రా ప్రతవోజంతు విశ్వతో లభ్రాతో అపారీతాత బుద్ధిదా దేవానో యథా సదమిద్భృతే అసన్మత్ప్రాయువో రక్షితారో దివే దీవే దేవానాం భద్రాసో మచర్యూయతాం దేవానాగ్నరాతిరభినో నివర్తతాం దేవానాగ్నసఖ్యముపాసే విమా వయం దేవానాయుః ప్రదీరంతు జీవసే తాన్ పూర్వయా నిమిదా భూమహే భయం భగం మిత్రమదీం దక్షమశ్రిభం హర్యమలం వరుణగ్రే సోమానశ్వినా సరస్వతేన శుభకామయస్కరత్ తన్నో వాతో వయో భువా దుఃఖేషజం తన్మాతా పృథివీ తత్పితాద్యౌ తద్గ్రావానస్సో వసుతో మయో భువస్తదశ్వినా శృణతం దృష్ట్యా యువం తమీరా ఆనందగతస్తుషస్పతిం ధియంజిందమవాసే భూమహే వయమ్ పూషా నో యథా వేద సామసద్విధే రక్షితా పాయుదరస్థస్వస్తయే స్వస్తి నయింద్రో వృద్ధశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతి దధాతు పిషాదస్వామరుతృష్ణీమాతరస్సుభయ్యావా నో విదసే సుజగ్మాయ అగ్నిజిహ్వామనవస్సూరచక్షసో విశ్వే నో దేవా అవతారమన్విహ భద్రం కర్ణే విశృణుయామదేవా భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః స్థిరైరంగైరుష్టువాగ్నస్తనోర్యసేమదేవీతయ్యలాయూః శరమిన్నుశరదో అంతీ దేవాయుత్రానశ్చక్రాజరసంతనూనా పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యారీషతాయుర్గ్రంతోః అదీతిర్దౌరదీతిరంతరిక్షమదీతిం మాతా స పితా స పుత్రః విశ్వే దేవా అదీతి పంచజనా అదీతజ్జాతమదీతజ్జనిత్వం మానో మిత్రో వరుణో అర్యమాయురింద్రారిభుక్షా మరుత పరిఖ్యన్ యద్వాజినో దేవజాతస్సు సప్తే అప్రవక్ష్యామో విదధే వీయర్యాని ేతాతింగ్రేధీతా మోఖతో నయంతి సుప్రామయో మేంద్రాభూష్ణ ప్రియమప్యేది పాథా ఏషత్సాగ పురో అశ్వేన వాజినా భూష్ణ భాగో నీయతే విశ్వదేహం య అభిప్రియత్పోరోళా సమర్వాక్ష్టేరేణోస్రవసాయ జిన్వతి యద్ధ్రావిష్యా మృదుశో దే వయానంతిన్మానుషా పర్యస్తన్నయంతి అత్రాపోష్ణ ప్రథమో భాగయేతి యజ్ఞం దేవేభ్య ప్రతివేదయం నజః హోతాధ్వర్యురావయాగ్రావగ్రాహౌతసగ్రస్తాసు విప్రా తేన యజ్ఞేన స్వరంగృతేన స్పృష్టేన భక్షణా ఆవృణ్వం యూపౌరస్కాతయే యూపవాహాశాలయ్యే అస్తయోపాయతక్షతి ఏజానగ్ఞ సంభరం యుతో దేశామవిగోవచ్చన్నయిన్వతు ఉపప్రాగాస్మన్మేధాజిమన్మా దేవానామాశా ఉపవీతపృష్ఠ అన్వేనం విప్రారిషయో వదంతి దేవానాం పుష్టే చ ప్రమాసు బంధం యద్వాజిమోదానసుందోజాసీర్షణ్యారసనారజ్జూరస్వాఘాస్య ప్రభృతమాస్యేతృణ్ఞే సర్వాతా తే అపి దేవేష్వస్సు జనస్వస్య క్రమిషో మక్షికాశయద్వాస్వరోస్వీగౌరిత్తమస్తి యద్ధస్తాయోస్వమితుర్యన్నకేషు సర్వాతా తే అపి దేవేష్వస్సు యదోవజ్యముదరస్యామపాదియ ఆవస్త క్రమిషో గంధో అస్తి సుకృతాచ్ఛామితారృణ్వన్ భూతమేధజ్ఞతపాదం పచంతు యత్తే రాత్రాదగ్నినా పచ్యమానారమిషో నన్నిఘాతస్యామధావతి మా తద్భూమ్యామాశ్లేషం మాతృణేషు దేవేభ్యస్తదుభ్యో దాతమస్తు ఏ వాజినం పరిపశ్యంతి వక్మయ్యే మాహుస్సు దభిర్నిర్హరేతి ఏ జాగ్వతో మాజ్ఞ భిక్షాముపాసత కుతో తేషామభిగోవత్యన్నయన్వతు యన్నేక్షణం మా బృహస్పతిం జాగుకాయాని జోష్ణ ఆసేచనాని ఓష్మ్యా విధానా చూనామంకా స్ూనాభూషంతస్వం పాప్యభ్రనయేమగం జన్మోఖాభ్రాజంక్రజగ్రీ ఇష్టం వీతమభిగోవత్తం వషత్కృతం తం దేవాహస్వం నిక్రమాణం నిషదానం నివర్తనయ్యవడ్వీ సమర్వాత యూయ్చాసిం జగాసర్వాతేష్స్తు యదస్వాయవాత ఉపశృణ్యాధీవాసయ్యాగిరణ్యాన్యస్మై సన్వానమర్వం తం పద్వే సం ప్రియా దేవేష్వాయామయంతి ఇమానుకంభువనాశేషామేందశ్చ విశ్వేశ దేవాః ఆదిత్యైరుంద్రస్తగానామరుద్భిరస్మభ్యం వేషజాకారత్ యజ్ఞం చ నః సన్వం చ ప్రజాం చ ఆదిత్యైరుంద్రస్తహసేష దాతి అగ్నేత్వం నో అంతమౌత్రాతా శివో భావావధూర్ధ్యా వసూరగ్నిర్వసుశ్రవాక్షిద్యుమత్తమగ్నిరయుందాహోతిష్టదీదివస్సంనాయ నూనమీమహే సఖిభ్యః ఓం ఇతి సప్తవింశోధ్యాయః. అథ అష్టావింశోధ్యాయః. అగ్నిశ్చ పృథివీ చ సన్నతే మే సన్నామతామదో వాయుశ్చాంతరిక్షం చ సన్నతే మే సన్నామతామదాదిత్యశ్చ సన్నతే మే సన్నామతామద ఆపశ్చ వరుణశ్చ సన్నతే మే సన్నామతామద సప్తసజ్ఞేషదో అష్టమీ భూత సాగాని సకా భావ అద్వారకుల సంజ్ఞానామస్తు మే మునా యదేవాం వాచం కళ్యాణీ మా పదాభిజనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యాజ్ఞోగ్రాయచార్యాయతస్వాయచారనాయత విజోదేవానాం దక్షిణాయే ధాతురిహ భూయాతమయం నేతామస్తమృద్ధ్యతాముపమాదో నామతు బృహస్పతే అతియదర్యో అర్హాద్యుమద్విభాతి క్రతో పద్యనేషు యద్దీతయచ్చవ సరిత ప్రజాతదస్వాసుద్రవీణం వేహి చిత్రం వజ్రామగ్రీహీతోసి బృహస్పతాయేష్ప్రేషతేజో నిర్బృహస్పతాయేత్వా ఇంద్రగోమన్ నిఘాయాశిభాసోమగ్నశతక్రతో విద్యద్భిగ్రామభిస్తుతం ఉపయామగ్రీహీతోసీంద్రాయత్వా గోమాతయేషతేజో నిరింద్రాయత్వా గోమాతే ృతావాహనం వైస్వానరమృత్యోతిషస్పతి అజస్రంఘర్మీమహే ఉపయామగృహీతోసి వైస్వానరాయ తేజో నిర్వైస్వానరాయ వైస్వానరగ్ఞావామహరిత్యోతిషస్పతి అజస్రంఘర్మీమహే ఉపయామగృహీతోసి వైస్వానరాయ తేషతేజో నిర్వైస్వానరాయ వైస్వానరో నూతయ ప్రయాపరామతా అగ్నిదుఃఖేన వాహరత ఉపయామగృహీతోసి వైస్వానరాయ తేషతేజో నిర్వైస్వానరాయ వైస్వానరస్మతోమరాజాంభువానామభిశ్రీతో విశ్వామిదం విచష్టే వైస్వానరో జాతూర్యేణ ఉపయామగృహీతో శివయస్వానరాజత్వైషతేజోనిర్వైస్వానరాజత్వా మరుత్వాయింద్రవృషభోరణాయ విభాసో నామనిష్టతం మదాయ ఆశించస్వచఖరే మధ్వా భూవన్మిన్ త్వజ్ఞరాజాసి ప్రతిపత్సుతానా ఉపయామగృహీతో హీంద్రాయత్వా మరుత్వా తేషతేజో నిరింద్రాయత్వా మరుత్వా తే మహాయింద్రో వజ్రాహస్తశోడసీ సన్మాయచ్చతు హంతో బాహ్వాన్యోస్వాన్వేష్టి ఉపయామగృహీతో హీంద్రాయత్వా షోడసి నాయేషతేజో నిరింద్రాయత్వా షోడసి మే అద్యర్షిప్పవమాన పాంచజన్య పురోహీత తమీమహే మహాగయం అనో వీరైరనో పుష్యాస్మగోభిరన్వస్వైరను సర్వేన పుష్టై అనద్విపదానుచతుష్పద వయం దేవానో యజ్ఞమేతుతానాయంతు ఆహో గోక్తాదర్భిః గోపదేగాస్తమస్మభ్యగ్నేశనయోయంతు వాజాః దివక్షా అతివృషభ సత్యదుష్మాస్మభ్యగ్నేశుమాగమన్వోధి గోదాః ఓం ఇతి అష్టావింశోధ్యాయః. అథ ఏకోనత్రింశోధ్యాయః. ఓం సమాహస్వాగ్నితవో వర్ధయంతు సంవత్సరాషాయోజాని సత్యా సందివ్యేన దీదిరోచనేన విశ్వాహి ప్రతిశస్తస్రహ సంకేభ్యస్వాగ్నే ప్రచోధయైరముచ్చమహతే సౌభాగాయ మాచారిపసక్తే అగ్నే బ్రహ్మాణశ్రేయసంతు మాన్యే త్వామగ్నే వృణతే బ్రాహ్మణా ఇమే శివో అగ్నే సంవరణే భవాన సపత్న అభిమాచిక్రస్వేగయే జాగృహ్య ప్రయుచ్చన్ ఇగైవాగ్నే అభిధారయారయం మా పారిక్రంతోర్వచితోదికారిణా క్షత్రమగ్నే హుయమామస్తుభ్యాముపసత్తావర్ధతాంతే అనిష్కృతః క్షత్రేణాగ్నే స్వాయుస్తగ్నేరాభస్వమిత్రేణాగ్నే మిత్రధేయతస్వా జాతానాం మధ్యమత్వాయే ధిరాజ్ఞామగ్నే విహవ్యో దీదిహీహ అదిహో అతిశ్రుధోచిమచ్చరాదిమగ్నే విశ్వాస్యగ్నే దురితా సహస్వాస్మభ్యగ్నసహవీరగ్నరయింద్రాహ అనాభిష్యో జాతవేద అనిష్కృతో విరాళగ్నే క్షత్రవృద్ధీదిహ విశ్వా ఆసాక్రమంచన్మానోషీయ్రియశివాభీరద్యపరీవాహినో వృధే బృహస్పతే సవితద్బోధయీనగ్నేసీతం చిత్సంతరాగ్నేసీసాధి వర్ధయీనం మహతే సౌభాగాయ విశ్వాయేన మనో మదంతు దేవా అముత్ర భూజాదయ్యమస్య బృహస్పతే అభిషస్తేరంజః వృత్యోహతామస్మినా మృత్యుమత్మానామగ్నే విషజా సచీభిః ఉద్గయంతమాసత్పరిష్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రాసూర్యమగం మజ్జ్యోతిరుత్తమం ఊర్ధ్వాస్య సమిధో భవంత్యూర్ధ్వా శుక్రాసోజీయజ్ఞశ్యగ్నే హిమత్తమాసుప్రతీకస్య సూనో తనూన పాదసూరో విశ్వవేదా దేవో దేవేషు దేవః పథో ఆనక్తమధ్వాజితేన మధ్వాయజ్ఞం క్షసే ప్రీణానో నదాసగ్నేసో అగ్నే సుకృద్దేవస్తావిత విశ్వవారః పచ్చాయమేనే దిశవాసాఘృతేనే లానో వంధ్యన్నమాసా అగ్నిగస్విజో అధ్వరేషు ప్రయత్సు సయక్షదస్య మహిమానమగ్నేస్తయీం మంద్రాసు ప్రయతాః వసుచ్చేతిష్టో వసుధాతామస్యో దేవీరంగస్య విశ్వేయం వ్రతాదంతే అగ్నే గురువ్యోధాం నావ్యమానా తే అస్యోషణే దివ్యేన యోనా ఉషాసానక్తా ఇమై యజ్ఞమావతామద్ధరన్నా దేవ్యా హోతారా భూర్ధమద్ధరన్నోజ్ఞేజిహ్వామభిగృణీతం కృణుతన్న సృష్టిం ఇస్రో దేవీయద్బర్హిరేదగ్నేతాదంత్యుధా సరస్వతీ భారతీ మహీగ్రేణా తన్న స్థురీరమద్భుతం గురుక్షుత్తష్టా సువీరం రాయస్కోషం విశ్యాతునాభీమస్మే వనస్పతేవాజారరాస్మనా దేవేషు అగ్నిర్హవ్యగ్నేతామితాసోదయాతి ఆగ్నే స్వాహాగ్ని జాతవేదయింద్రాయ హవ్యం విశ్వే దేవాహవిరిరంజోషంతా పీవో అన్నారయృఢస్సు మేధా శ్వేతశక్తిర్యుతామభిశ్రీ తే వాయవే సమానసోమిరస్థుర్విశ్వేన్నరస్వపత్యాని చక్రు రాయేణుయం జగ్ఞతూరోదీ మే రాయే దేవీ భిషణా ధాతి దేవం అధ వాయుం నియుతస్వాహుతేతం వసూభికిం నివేకే వాయురగ్రేగాయజ్ఞప్రేయస్తాకం గన్వనాసాయజ్ఞం శివో నియుద్భిశివాభీః ప్రయాభిర్యాసీదా స్వాగ్నేసమచ్ఛా నియుద్భిర్వాయగిష్టయే దురోణే హినారయుజ్ఞోజా సంయువస్వని వీరం గవ్యమశ్యం చరాధా పాయోయే సహస్రినారథాసస్తేరాగహి నియుత్వాన్ సోమాపీతయే ఏకాయాచదశభిశ్చస్వభూతేర్ద్వాభ్యాగిష్టయే విఘ్నేసతీ ఇతృభిశ్చ వహసే విఘ్నేసతాచ నియుద్భిర్వాయ నియుత్పాన్వాయ ఆగహ్యయజ్ఞశుక్రాయామితే గంతాశిశున్వతో గృహం వాయో శుక్ర ఆయామితే మధ్వో అగ్రంతివిష్టిషు ఆయా ఆది సోమాపీతయే స్వార్హోదేవ నియుత్వాత ఆనో నియుద్భిస్సతినీభిరద్వరగ్నేసాహస్మినీభిరుపాయాభియజ్ఞం వాయో అస్మిన్ సవదేమాదయస్వ యూయం పాత స్వస్తి విస్తలానహాన్ తవ వాయరితస్పతేష్టద్యామాతరద్భుత అవాగ్రస్యావేణీమహే